అన్వహమాస అంవిద్వనాన్యన్వోషధీరను పర్వతాసః అన్వీంద్రకుం రోదసీ వావశానే అన్వాపో అజిహత జాయమానం అనుతేతాయ మహయింద్రియాయ సత్రాతే విశ్వమనవృత్రహత్యే అనుక్షత్రమనుసహో విజత్రేంద్రదేవేభిరనుతే నిషహ్యే ఇంద్రాణి మాసు నారుషు సుపత్తి మహమశ్రవం నహ్యశ్యాపరం జన సమరదేపతి నాహమింద్రాణిరారణసఖ్యుర్విషాకపేరితే యస్యేదమప్యగం హవిః ప్రియం దేవేషు గచ్చతి యో జాత ఏవ ప్రథమో మనస్వాన్ దేవో దేవాన్ క్రతునా పర్యభూషత్ యస్య తుష్మాద్రోదసే అభ్యసేతాన్ నృమ్ణస్య మన్నాసజనాశ్రీంద్రః ఆదే మహేంద్రోద్యుగ్రసమన్యమో యత్సమరంతసేనాః పతాది విద్యం నర్యస్య బాహువాన్మాదే మనో విష్మద్రిగద్విచారీర్ మానో మధ్యేరాభరా దద్భితం న ప్రదాశుషే దాతవే భూరియత్తే నవ్యే దేష్ణే షష్టే అస్మింద ముఖ్యే ప్రభ్రవామ భయమింద్రస్తువంతః ఆగో పరమాగిరే తత్పరిష్ఠాద్ విద్వాహిత్వా వసుపతిం వసూనాం ఇంద్రయత్తే మాహినందర్ద్రమస్యస్మభ్యంతర్ధర్యస్వప్రయంధి రాతారకం హవామహ ఇంద్రమాహవిషాభయం ఉభాహి హస్తావసునా వృణస్వా ప్రయచ్చ దక్షిణాదోదసవ్యాత్ ప్రదాతా వజ్రే వృషభస్తు రాజాక్షుష్మీ రాజా వృత్రః సోమపావా అస్మిన్ యజ్ఞే బలిహిష్యానిషద్యాథాభవయితమానాయ సంయోః ఇంద్రః సూత్రామాస్వభాగం అవోభిః స్మృటేకో భవతు విశ్వవేదాః బాధతాన్వేషోభయం కృణోతు సువీర్యస్య పతయస్యామ అస్య భయగుం సుమతో యజ్ఞయస్యాపి భద్రేసౌ మనసే స్యామ స్వసూత్రామాస్వభాగం ఇంద్రో అస్మే ఆరార్చిద్వేధస్సనతుర్యయోతు రేవతీర్ణస్తమాయింద్రే సంతు వివాజాంతో యాభిర్మదేమ రోష్స్మై పురో రథమింద్రాయ శోషమర్చత అభీకేచిలోకృత్సంగే సమత్సవృత్ర అస్మాకం బోధిచోదితా నభంతమన్యకేషాకాధిధన్వసు అనుమతి పురోడాశమష్టాకపాలం నిర్వపతి ధేనుర్దక్షిణాయ ప్రత్యంతశ్యంయాయ అవశీయంతే తన్నైరుతమేకపాలం కృష్ణం వాసః కృష్ణదోషం దక్షిణావేహి స్వాహాహుతింజుషాణేషతే భాగో భూత హవిష్మద్యసి ముంచే మమగం మదస్వాహా నమోయిదం చకారాదిత్యం చరం నిర్వపతి పురో దక్షిణాజ్ఞావైష్ణవమేకాదశ గపాలం వామనో వరీ దక్షిణాగ్నే సోమీయమేకాదశ గపాలకం హిరణ్యం దక్షిణ ఇంద్రమేకాదశ గపాలమో వరీ దక్షిణాగ్నేయమష్టాకపాలమయీంద్రం దక్షిణవో వరీ దక్షిణైంద్రాగ్నం ద్వాదశ గపాలం వైశ్వదేవం చలం ప్రథమజో వత్సో దక్షిణా సౌమ్యగ్ఞశ్యామాగం చలం వాసో దక్షిణా సరస్వతే చరుగం సరస్వతే చరం విషనౌకా దక్షిణ ఆగ్నేయమట్టాకపాలం నిర్వపతి సౌమ్యం చరుకం సావిత్రం ద్వాదశకపాలకం సారస్వతం చరం పౌష్ణం చరం మారుతకం సప్తకపాలం వైశ్వదేవీ మామిక్షాంద్యావా పృథివ్యమేకపాలం ఐంద్రాగమేకాదశ కపాలం మారుతే మామిక్షాం వారుణే మామిక్షాం కాయమేకపాలం ప్రఘాస్యానే హవామహే మరుతో యజ్ఞవాహసక్కరంభేణ సజోషసః మోషోణ ఇంద్రపృత్సు దేవాస్తు స్మతే సుష్మిన్న భయా మహేహ్యస్య మేధుషో యవ్యా అవిష్పదో మరుతో వందదేగీః యద్రామేయతరన్యయత్సభాయాయ్యదింద్రియే యోద్రేయదర్యేణ క్రమావయం యదే కస్యాధిధర్మణి కస్యావయజనమధి స్వాహా అక్రం కర్మ కర్మ కృత సహ వాచామయో భువ దేవేభ్య కర్మ కృత్వా స్తం ప్రేత సుదానవః అగ్నయేనేకవదే పురోణాశమట్టాకపాలం నిర్వపతి సాకకం సూర్యేణాద్యగా మరుద్భ్యః సాంతపరేభ్యో మధ్యంతినేచరం మరుద్భ్యో గృహమేధిభ్యః సర్వాసాం యుద్ధే సాయంచరం పూర్ణాదర్విపరాపదసుపూర్ణా పునరాపద వస్నే పవిత్రీనావహాయిషమూర్జగం శతక్రతో దేహి మే దామి నిమేధే నితే దే నిహారమిన్నిమేహరా నిహారం నిహరామి మరుద్భ్య క్రీడిభ్య పురోడాశకం సప్తకపాలం నిర్వపతి సాగకం సౌర్యేణ్యతాకపాలం నిర్వపతి సౌమ్యంచరకం సావిత్రం ద్వాదశకపాలకం సారస్వతం చరం పౌష్టం చరుమైంద్రాష్టమేకాదశకపాలమైంద్రం చరం వైశ్వకర్మణమేకపాలం సోమాయ పితృమతే పరోడాశకం షట్కపాలం నిర్వపతి పితృభ్యో పరిగిటభ్యో ధానా పితృభ్యోగ్నిష్వాస్తేభ్యోభిమాన్యాయేదుభ్యే మంసమే దత్తే తృగే దత్వా మన్వే దత్తే పితామహ ప్రపితామహగే దత్వా మన్వత్ర పితరో యథా భాగం మందద్భగం సుసంతృషం ద్వా వయం మఘమన్మంది శ్రీమహి ప్రణోణం పూర్ణబంధురస్తుతో యా శివశాకుం మనో ందే హరీ అక్షన్నమీ మదంతహ్యవ ప్రియాధూషత అస్తోషత స్వభానభోవి ప్రాణవిష్ఠయామీ రోజాన్విందే హరీ అక్షన్ పితరో మే మదంత పితరోతి త్రిపంత పితరో మే మృజంత పితర హరేత పితర సౌమ్యా గంభీరై పతిభిః పూర్వ్యై అథా పితరేం సుమిదత్రాగం అపీతయమేనేతమాదం వదంతి మనోన్వాహువామహే నారాశకం శ్రేణ స్తోమేన పితృణాం చ మన్మభిః ఆననేతు మనః పునః కృత్వే దక్షాయ జీవసే యోక్ష సూర్యం దృశే పునర్నః పితరో మనో దదాతు దైవ్యోజనః జీవం రాతకం సచేమహి ఇదంతరిక్షం పృథివీముద్యాన్మాతరం పితరం వాజిగం శివా అర్ధర్వాదస్మాదేన సోదారిహవత్య ప్రమంజలుయాని చర్మకరోదు మామనేన సమ్ ప్రతిపూర్వకమేకపాదాన్నిర్వపత్యేకమతిరిక్తం యావంతో హృత్యాస్మస్తేభ్యక్రమకరం పశూనాగం శర్మా శర్మయజమానస్య శర్మ మే యక్షైక ఏవ రుద్రో న ద్వితీయాయతస్థాపుస్తే రుద్రమసస్తంజుషస్వైషదే రుద్రభాగస్సహస్వశ్రాంబికజాతంజుషస్వభేషదేశ్వాయ పురుషాయ భేషజమసో అస్మభ్యం భేషజగం సుభేషజం యథా సతి సుఖం మేధాయ మేష్యా అవాంబరుద్రపతి మహ్యవ దేవంత్యంబకం యథాశ్రేయశక్కరవ్యథానోవస్య శక్కరవ్యథాన పశుమదక్కరవ్యథానవ్యవసాయమహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృధాయ ఏషదే రుద్రభాగస్థం జుషస్పతేన వదేన పరోమోషమతో దీహ్యపదన్ వాపినాజహస్తృప్తివాసా ఐంద్రాగ్రం ద్వాదశకపాలం వైశ్వదేవం చరమింద్రాయ సునాసీరాయ పురోటాశం ద్వాదశకపాలం వాయవ్యం పయః సౌర్యమేకపాలం ద్వాదశకపగుందేరం దక్షిణాగ్నేయమట్టాకపాలం నిర్వపతి రౌద్రంగా వేధుకం చరుమైంద్రం దధి వారుణం యమభయం చరుం మహిమే ధేనుం దక్షిణాయే దేవా పురస్సరోగ్నినేత్రా దక్షిణ సదోయమనేత్రా పశ్చాత్సదస్స మిత్రునేత్రా ఉత్తర సదో వరుణనేత్రా ఉపరిషదోగ్రపదినేత్రా రక్షోహనస్తేన పాందుతేనోవందుతేభ్యో నమస్తేభ్య స్వాహా సమూఢకం రక్ష సందగ్ధకం రక్ష హితమహగం రక్షోభిసందహామ్యగ్నయే రక్షోగ్నే స్వాహాయమాయ సమిత్రే వరుణాయ బృహస్పతయే బృహస్పతే రక్షోగ్నే స్వాహా వృష్టివాహీరథోద దక్షిణా దేవస్య నగ్రాతమిత ప్రథమే బాహుభ్యాం భోష్ణాహస్తాభ్యాగం రక్షసో వదంజుహోమి హతగం రక్షోపధిష్మరక్షో యద్వస్తే తద్దక్షిణా ధాత్రే పురోడాశంపాదశకపాలం గర్వపత్యనుమత్తే జరుగం రాకాయే జరుగం సినీ బాల్యే జరం కుక్మై జరం మిథునౌగావో దక్షిణాజ్ఞావైష్ణవమేకాదశకపాలం నిర్వపత్యేంద్రావైష్ణవమేకాదశకపాలం వైష్ణవంత్రికపాలం వామనోమహే దక్షిణాగ్నే సోమీయమేకాదశకపాలం నిర్వపదేంద్రా సోమీయమేకాదశకపాలకం సౌమ్యం జరం దక్షిణా సోమా పౌష్టం జలం నిర్వపత్యేంద్రా పౌష్టం జలం పౌష్టం జలగ్నశ్యామో దక్షిణా వై స్వాధరం ద్వాదశకపాలం నిర్వపతి హిరణ్యం దక్షిణా వారుణం యమయం చరుమ స్వో దక్షిణా బృహస్పత్యం చరం నిర్వపతి బ్రహ్మణో గృహేషితి వృష్టో దక్షిణైంద్రమేకాదశకపాలకమరాజన్యస్య గృహర్ణభో దక్షిణాదిత్యం జలం మహిష్యే గృహే ధేనుర్దక్షిణాయుం జలం పరిభృత్యే గృహే కృష్ణానాం నగరభిన్నం కృష్ణాకూటా దక్షిణాగ్నేయమష్టాకపాలకం సేనాన్యో గృహే హిరణ్యం దక్షిణా వారుణం దశకపాలకం సూతస్య గృహే మహానిరష్టో దక్షిణా మారుతం సప్తకపాలం గ్రామణ్యో గృహే దక్షిణా దారిత్రం ద్వాదశకపాలం క్షత్రుగ్రహోపలబ్ధస్థో దక్షిణా శిరంధికపాలకం సంగ్రహేతుర్గృహే సవాద్యో దక్షిణా పౌష్టం జలం భాగధురస్య గృహే శ్యామో దక్షిణా రౌద్రంగామేధురం జలమక్షాపాపస్య గృహే దక్షిణేంద్రాయ సుత్రాం మే పురోరాశమేకా దశకపాలం ప్రతి నిర్వపతేంద్రాయాగం హోమచేయన్నో రాజా వృత్రహారాజా భూత్వా వృత్రం బధ్యాన్మయేంద్రావారం భవతి శ్వేతాయే శ్వేతవత్సారే దుగ్ధే స్వయం మూర్తే స్వయం అధిరాజ్రాశ్వత్ సక్తౌ స్వయమ పన్నాయే శాఖాయే కర్ణాగశ్చ కర్ణాగశ్చ తండ్రుదాన విజుజాద్య కర్ణా కర్మాస్వాజ్య మైత్ర స్వయం కృతర్భవతి స్వయం దినం బలి స్వయం కృతయుద్ధస్వైవ శ్వేత శ్వేతవత్సా దక్షిణా అగ్నే గృహపదే పురోడాశమష్టాకపాలం నిర్వపతి కృష్ణానాం విలీనాగుం సోమాయవనస్పదలే శ్యావాగం జలగుం సవిత్రే ప్రథమాయ పురోడాశం ద్వాదశకపాలమాశూనాం విలీనాగుం రుద్రాయ పశుపదలే కావేధుకం జలం బృహస్పదలే నైవారం చలమింద్రాయ జ్యేష్ఠాయ పురోడాశమేకాదశకపాలం మహావ్రీహీనాం య సత్యాయాంబాణాం జలం వరుణాయ ధర్మపదయేయమయం జలగం సవితా ప్రథమానాగం సుపదామగ్రగ్రహపదే నాగం సోభవనస్పదీ నాగం రుద్రపశూనాం బృహస్పతిర్వాజామింద్రో జ్యేష్ఠానాం మిత్ర సత్యానాం వరుణ ధర్మపదీనాం యే దేవాదేవ సుమస్థత ఇమమాముష్యాయ నమనమిత్రాయ సువధ్వం మహతే క్షత్రాయ మహతాధిపత్యాయ మహతే జానరాజ్యాయ ఏకమో భరతా రాజా సోమోస్మాకం బ్రాహ్మణానాగం రాజా ప్రజత్యన్నామ రాజ్యమధాయ స్వాంతనుగం వరుణోదిశ్యక్షిత్రస్య ప్రత్యా భూమామన్మహి మహతరుదస్య నామ సర్వే వ్యాదా వరుణస్య భూవన్యమేత్రయే వీరరాజిమతాధీరసోషదంతయజ్ఞయాభ్యర్థోదయమానం నహానగ్విష్ణాక్రమాది విష్ణాక్రాంతమసి విష్ణార్విక్రాంతమసి అర్థేతస్థాపాంబిర్హిమిడాస్యోర్మివృషసేనోధిమితలక్ష్యస్థ మరుతామోజస్థ సూర్యవర్చతస్థ సూర్యప్రజతస్థమాందాస్థాశాస్థశక్పరేశ్వరిష్వృతస్థజనభృతస్థాగ్నేస్తేజస్యాస్థాపామోషధీరాగుమృతస్థాపో దేవేర్మధుమతీర్గృహన్నోర్జస్వతీరాజసూయాలచితానా याभिर्मित्रावरुणामभ्यगिञ्जनयाभिरिन्द्रमनगन्धत्यरादेः राष्ट्रदास्तराष्ट्रम् दत्त स्वाहा राष्ट्रदास्तराष्ट्रमोष्मै दत्ता देवेरापस्सम् मधुमदेर्मधुमदेभिसृज्यर्थम् महिवर्चः क्षत्रियाय वन्वानाशीलतोर्जस्वदेर्महिवर्चः क्षत्रियाय दधतेरभृष्टमसि वाचा बन्धस्तपोजाः सोमस्य धात्रमदिशुक्रावः शुक्रेणोत्मनामि चन्द्राश्चन्द्रेणामृता अमृतेन स्वाहा राजसौजायजितानाः ृतावस्योपदानस्त्याशक्रे वरुणस्वतस्थमपागम् शिशमातृतवाः सन्तः क्षत्रस्योल्पमति क्षत्रस्य योनिरस्याविन्नाद्यर्घृहपतिराविन्न इन्द्रो वृद्धश्रवा आविन्नः पूषा विश्ववेदा आविन्नो मेत्रा वरुणावृता वृथा वामिन्नेद्या वा पृथिवी घृतव्रते आविन्ना देविर्विश्वरूप्याविन्नो यमसा वामुष्यायणोऽस्याम् विश्वस्मिन् राष्ट्रे महते क्षत्राय महत आधिपत्याय महते राज्याय भवता राजा सोमोऽस्माकम् ब्राह्मणानाकम् राजेन्द्रस्य वज्रोऽधिमात्रभ्यस्तजायम् वृत्रम् बध्याच्छत्रुपासनाश्च पातमाः प्रत्यञ्जम् पातमादिर्यम् च मन्वञ्जम् मा पादभ्यो मा पादविश्वाभ्योमानाष्ट्राभ्यः पादहिरण्यवर्णा गुढताम् विलोके यस्थोनाहुजिरोहदम् वरुणमित्रगर्दम् क्षाथामदितिन्दितिम् च समिधमादिष्टगायत्री त्वा छन्दसामवदत्रिवत्सोमोऽसुन्दरगम् सामाज्ञर्देवता ब्रह्मद्रविणमुग्रामादिष्ठद्रष्टत्वा छन्दसामवदु पञ्चदश स्तोमो बृहत्सामेन्द्रो देवता क्षत्रन्द्रियम् वियाजमातिष्ठ जगते त्वा छन्दसामवदु सप्तदश स्तोमो वै रूपकम् सामवदतो देवताभिद्रविणमुदीमातिष्ठानष्टत्वा छन्दस महत्येकविपुंसस्तोमो वै राजगुंसामित्रावरुणौ देवधावनन्द्रविणमूर्ध्वामातिष्ठपङ्क्तिस्त्वा छन्दसामवद प्रणवत्रयत्रिपुंसौ स्तोमो शाक्वरैव ते सामने बृहस्पतिर्देवधावच्चोद्रविणमेतृम् चान्यादृम् चैतादृम् च प्रतिदृम् च मितश्च संमितश्च सभराः शुक्रज्योतिश्चित्रज्योतिश्चसत्यज्योतिश्चज्योतिष्माकिश्चसत्यश्चवास्तात्यगुंहाः अग्नये स्वाहा सोमाय स्वाहा सवित्रे स्वाहा सरस्वत्यै स्वाहा भोष्णे स्वाहा बृहस्पतये स्वाहेन्द्राय स्वाहा घोषाय स्वाहा श्लोकाय स्वाहा पुंसाय स्वाहा भगाय स्वाहा क्षेत्रस्य पदये स्वाहा पृथिव्यै स्वाहान्तरिक्षाय स्वाहा दिवे स्वाहा सौर्याय स्वाहा चन्द्रमसे स्वाहा नक्षत्रेभ्य स्वाहा ्यस्वाहाभ्यस्वाहा वनस्पतिर्भ्यस्वाहादराधरेभ्यस्वाहापरिप्रवेभ्यस्वाहासरीभ्यस्वाहाोमस्यत्यजिदमेवोजाधमुदमजिमृत्योन्मापाहि निद्योन्मापाह्यवेष्टादन्दशोकानिरस्तन्नमुचे शिरः सोमो राजा वरुणो देवाधर्मसुभष्टये ते ते वाचकम् सुबन्धान् ते ते प्राणकम् सुबन्धान् ते ते चक्षुः सुबन्धान् ते ते श्रोत्रकम् सुबन्धागुम् सोमस्य त्वा द्युम्नेनाभिरिञ्जाम् यज्ञेस्तेजसा सूर्यस्य वर्तसेन्द्रस्येन्द्रियेण मित्रावरुणयो वीर्येण मरुतामोजसा क्षत्राणाम् क्षत्रपटिरस्यति दिवस्पाहि समापवृत्रम् न जलाकुदीजीरयम् बुद्धियमनुसञ्च चरन्ते स्ता पर्वतस्य वृषभस्य पृष्ठे नामश्चरन्ति स्वशिचर्यानाः रुद्रयत्ते क्रये परन्नाम तस्मै हुतमसि यमेष्टमसि प्रजापतेन त्वचेतान्यन्यो विश्वा जातानि परिता बभूव यत्कामास्ते तु मस्तन्नो अस्तु भयज्ञस्यामपयोरयीणाम् ఇంద్రస్య వజ్రో దివాగ్నస్వజాయం వృత్రం మధ్యాన్ మిత్రావర్ణయోస్తా ప్రశాస్తా ప్రసిరాయనజ్ఞయజ్ఞస్య యోగేన విష్ణాక్రమాది విష్ణాక్రాంతమది విష్ణార్విక్రాంతమది మరుతామృతవేదేషమాప్తం మనస్సమహమింద్రియేణ వీర్యేణ పశూనాం మన్యర్భూయాన్నమో మాత్రే పృథివ్యై మాహం మాతరం పృథివేయం ేర్జస్ోర్జం మేధేహిమయమాజమనస్పదే స్వాహేంద్రస్య బలాయ స్వాహ మరుతామోజసే స్వాహంసస్సుజిదద్వసురంతరిక్షసద్ధోతావేదిశతతిర్దురో నశతే ృహద్వరసృతసద్యోపసలబ్జా గోచారు సజాద్రిజారుతం బృహత్ మిత్రోసి వరుణోసి సమహం విశ్వైర్దేవైః క్షత్రస్య నాభిరతి క్షత్రస్య యోనిరతి స్యో నామాసీద సుషదామాసీద మాహిగుంసేన్మాహిగుంసేంద్రిడసాద ధృతవ్రతో వరుణః పస్త్యా స్వాసాంభ్రాజ్యాయ శుక్రః బ్రహ్మా తగం రాజన్ బ్రహ్మాసి సవితాసి సత్యసభో బ్రహ్మా తగం రాజన్ బ్రహ్మాసీంద్రోసి సత్యౌజా బ్రహ్మా తగం రాజన్ బ్రహ్మాసి మిత్రోసి శిశేభో బ్రహ్మా తగం రాజన్ బ్రహ్మాసి వరుణోసి సత్యధర్మేంద్రస్య వజ్రాశివాత్రభ్యస్తేన మేరధ్యనిషోజయం రాజా భూత్ సుమంగళా సత్యరాజా స్వాహోర్జోత్రే స్వాహాగ్నే గృహపదే స్వాహ నిర్వపతి హిరణ్యం దక్షిణాదారస్పదం చరం వత్సరే దక్షిణాత్రం ద్వాదశుగపాలమబద్ధస్తో దక్షిణా పౌష్ణం చరుద్రశ్యామో దక్షిణాభారగం చరుగుంసిరి పృష్టో దక్షిణైంద్రమేకాదశగపాలమషభో దక్షిణాభారణం దశగపాలం మహానిరస్తో దక్షిణా సౌమ్యం చరం బభ్రం దక్షిణా బాష్పమష్టాగపాలకం శుంఠో దక్షిణా వైష్ణవంత్రికపాలం మనో దక్షిణా సద్యోదేక్షయంతి సద్య సోమం క్రీణంతి పుండరి శ్రుతాం ప్రయచ్చతి దశభిర్వత్సదరే సోమం క్రీణాది శరవేయో భవతి శతం బ్రాహ్మణా పిబంతి సప్తదశజ్ఞ స్తోత్రం భవతి ప్రాకాశావద్ధ్వర్యవే దదాది స్మృతముగ్ధాత్రే రుక్మకం హోత్రేష్టం ప్రస్తోద ప్రతిహత్రభ్యాం ద్వాదశ పష్ఠౌ హే బ్రహ్మణే వశామేత్రావరుణాయ గ్రహం ేవాసేనేూరియవాచిదమచ్చాకాయానద్వాహమగ్నేధే భార్గవో హోదా భవతి శ్రాయంతేయం బ్రహ్మసామం భవతి వారవందేయమగ్ని స్తోమ సోమగం సారస్వతీరవో గృహ్ణాతి ఆగ్నేయమష్టాగపాలం నిర్భవతి హిరణ్యం దక్షిణ ఇంద్రమేకాదశగపాలమషభో దక్షిణా వైశ్వదేవం జలం విషంగే పష్ఠౌ హే దక్షిణా మహేత్రావరుణే వామిక్షాం వసా దక్షిణా భార్గస్పత్యం జలగం సిది పృష్ఠో దక్షిణాదిత్యాం మధుహాం గర్భిణీ మానభతే మారుదేం వృష్ణిం పష్ఠౌ హే వస్తుభ్యాం ఓష్ణే పురోషాశం ద్వాదశగపాలం నిర్భవతి స్పదే సత్యవాచ జలగుం సవిత్రే సత్య ప్రసవాచ పురోడాశం ద్వాదశకపాలం తిసంభగం శుష్కధిర్దక్షిణా ఆగ్నేయమష్టాగపాలం నిర్మపతి సౌమ్యం చలగం సావిత్రం ద్వాదశగపాలం బార్హస్పత్యం చలం ద్వాష్టమష్టాగపాలం వైశ్వాలం ద్వాదశగపాలం దక్షిణారసవాహన బాహో దక్షిణాధారస్పదం చలం నిర్మపతి పౌష్ణం చలం మైత్రం చలం వారుణం చలం క్షేత్రమత్యం చలమాదిత్యం చలముత్తరారసవాహన బాహో దక్షిణా స్వాదీన్వా స్వాధునా దేవ్రాం దేవేణమృతమృతేన సృజామి శకం సోమేన సోమా శిభ్యాం పచ్చస్వ సరస్వతే వచ్చస్వేంద్రాయ శుద్ధాన్నే పచ్చస్వ పునాదు తే పరిశ్రుతం సోమగం సౌర్యస్య దుహిత శశ్వతాతనా బాయః పూతః పవిత్రేణ ప్రత్యాం సో అతిద్రుతః ఇంద్రస్య యజ్ఞస్య సఖాః కువిదంగజవమంతోజవం చిద్యథాదాంత్యన పూర్వం వియూయ విహేషాంకృత భోజనానియే పరిహితో నమో వ్యక్తిం న జగ్మః ఆశ్వినం ధూమ్రమాలభతే సారస్వతం మేఘమైంద్రమృషభమైంద్రమేకాదశకపాలం నిర్వపదితా విత్రం ద్వాదశకపాలం వార్ణం దశకపాలకం సోమ ప్రతీకాస్తిరస్త్రప్రదవణపాదక్షిణా అగ్నావిష్టోపహితద్వాం మహిత్వం వీతం ఘృతస్య గుహ్యాని నామ దమే తమే సత్వరత్రాదధానా ప్రతివాం జిహ్వా ఘృతమాచరణ్యే అగ్నావిష్ణోమగిధామ ప్రియం వాం వేదోభృతస్య దుఃఖ్యాజుషాణాం దమే దమే సుష్ఠుతేర్వావృధానా ప్రతివాన్ జిహ్వా ఘృతముచ్చరణ్యే ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విద్యవతో ఆనో దివో బృహత పర్వతాదా సరస్వతీ జతాదంతు యజ్ఞం అవన్ దేవీ జుషాణా ఘృతాజీ శగ్మా నో వాచముషతీ శృణోతు బృహస్పతే జుషస్వనో హవ్యాని విశ్వదేవ్యా రాస్వరత్నాని దాశుషే దేవా విత్రే విశ్వదేవాయ వృష్ణే యజ్ఞేర్విధే మనవసా హవిర్భిః బృహస్పతే తు ప్రజా వీరవంతో వయజ్ఞస్యామపదయోరగీణాం బృహస్పతే అదియతర్యో అర్హాద్యుమద్విభాజి క్రతు వజ్జనేషు యద్దేతయత్సవదత్త ప్రజాదస్మాద్రవిణం దేహి చిత్రం ఆనో మిత్రావరుణాధృతేర్గవ్యోతిముక్షతం మధ్వారజాగంసి సుక్రతూ ప్రభావాధిసృతం దీవసేన ఆనో గవ్యోతిముక్షతం ఘృతేన ఆనోజనే శ్రవయతయ్యవానాశ్రుతం మే మిత్రావరుణాహవేమ అగ్నిం వః పూర్వ్యం గిరా దేవమీ దేవసూనాం సపర్యంత పురప్రియం మిత్రం నక్షేత్రసాధసం భక్షో దేవవతో రథశూరో వా మృత్సుకాశుచిత్ దేవానాయ్యయిన్మనోయమానయ్యక్షత్యభేదయజ్వనోభువత్ నయజమానరిష్యసినదుం వాహనదేవయో అసదత్ర సువీర్యముదత్యదాశ్వశ్వియం న కిష్టం కర్మణాన సన్న ప్రయోషం నయోషతి ఉపక్షరం త్రిసింహవోమయో భువయీజానం చ యక్ష్యమాణం చ ధేనవః ప్రణంతం చ పపులం చ శ్రవస్య వో ఘృతస్య ధారార్పయంతి విశ్వతః సోమారుద్రా విదృఘతం విషూ జీవమీ వాజానో గజమా వివేశ ేతాన్నిర్మితిం పదాచై కృతం చిరేణ ప్రముక్తమస్మత్ సోమారుద్రాయమేతాన్యస్మే విశ్వాతనోషుభేషజాని ధత్తం అవశ్యతం ముంచదయ్యన్నో అస్తి తనోషు బద్ధం కృతమేనో అస్మత్ సోమాపూషణా జననారయీణాన్ జననా దివో జననా పృథివ్యాః జాతో విశ్వస్య భువనస్య గోపో దేవా అగృణ్వన్నమృతస్య నాభిం ఇమౌ దేవో జాయమానో జుషంతేమౌ తమాగుంసి గోహతామజుష్టా ఆభ్యామింద్ర పక్వభావా సంతః సోమా పూషభ్యాం జనదు శ్రియాసు ఓం ఇతి ప్రథమకాండః సమాప్తః. ద్వితీయకాండ ప్రారంభ. ఓం. ఆయవ్యగ్శ్వేతమానభేదభూతికామా వాయుర్వే క్షేపిష్ఠా దేవతా వాయుమేవ స్వేన భాగధేయేనాపధావతి స దేవైనం భూతిం గమయతి భవత్యేవాతిక్షిప్రా దేవతేత్యాహుస్సైనమీశ్వరా ప్రదహయేత్యేతమేవ సందరం వాయవే నియుత్వదారభేదయుద్వా అస్య ధృతిర్ధృత ఏవ భూతిముపయేత్య ప్రదాహాయ భవత్యేవ వాయవే నియుత్వదారభేదగ్రామగామా వాయుర్వాయుమా ప్రజానస్యోదానే నీయతే వాయుమేవ నియుత్వం భాగధేయమాపధావతి స దేవాస్మై ప్రజానస్యోదానీయచ్చతి గ్రామ్యే భవతి నియుత్వదే భవతి ధ్రువా ఏవాస్మా అనవగాకరోతి వాయవే నియుత్వదానభేద ప్రజాగామ ప్రాణామే వాయురబాణో నియప్రాణాబాణౌ ఖలు వాయేతస్య ప్రజాయా అపక్రామతో యోనం ప్రజాయేషన్ ప్రజాన్న విందతే వాయుమేవ నియుత్వం తగ్గస్మేన భాగధేయేనోపధావతి స ఏవాస్మై ప్రాణాబాణాభ్యాం ప్రజాం ప్రజనయతి విందతే ప్రజాం వాయవే నియత్వదానభేదజ్యోగామయా వే ప్రాణో వై వాయురబాణో నియప్రాణాబాణౌ ఖలు వాయేతస్మాదపక్రామతో యస్యజ్యోగామయతి వాయుమేవ నియత్వం తగ్గస్మేన భాగధేయేనోపధావతి స ఏవాస్మిన్ ప్రాణాపానోదధాత్యుదయదేవతి జీవత్యేవ ప్రజాపతిర్వాయమేకాలే స్వకామయత ప్రజా పశూన్ సృజేయేతి స ఆత్మనా భవాముదక్షి దత్తామగ్నౌ ప్రాగృహ్ణాత్తదోజస్తో పరస్తన భవత్తగ్గస్వాయీ దేవతా యా ఆలభతయతో వై స ప్రజా పశూన సృజతయ ప్రజాగామ పశుగామస్యాత్స ఏదం ప్రజాపత్యమజంతో పరమానభేద ప్రజాపతిమేవ స్వేన భాగధేయేనోపధావతి స ఏవాస్మై ప్రజాం పశూన్ ప్రజనయతి యస్మ శృణస్తత్పురుషాణాగం రూపం యత్తో పరస్తదశ్వానాంగ్యదన్యతో దంతగ్గభాంగ్యదవ్యాయవ శభాస్తదవీనాంగ్యదజస్తదజానామేతావంతో వై గ్రామ్యాత్మశవస్తాన్ రూపేణైవావృంధే సోమా పౌష్ణం వైదమానభేద పశుకామోద్గౌ వా అజాయేస్తనో నానైవ ద్వావభిజాయే దేవోర్జం పుష్టిం తృతీయ స్వమా భూషణ వేవ స్వేన భాగధేయేనోపధావతి సా వేవాస్మై పశూన్ ప్రజనయత స్వమో వేదోధా పూషా పశూనా ప్రజనయిత సోమ ఏవాస్మై వేదోదధాది పూషా పశూన్ ప్రజనయత్యౌదంబరయోపభవత్యోర్గ్వాదంబరూర్పశవూర్జైవాస్మావోర్జం పశూనవరుంధే ప్రజాపజ్రజాసృజతస్మాత్సృష్టా పరాజీరాయంతావరుణమగచ్చన్వైతా పునరయాచతస్మైన పునరదాత్సేమే పునరేహీతాంబరమానభరసేకశితి పాదభవద్యోవరుణగృహీతస్యాత్సేదం వారుణం కృష్ణమేకశితి పాదమానభేదవరుణమేవ స్వేన భాగధే ోపధావతి ఏనం వరుణపాశాన్ముంచతి కృష్ణ ఏకశిపాధవతి వారుణాచేత దేవతయా సమర్థేవర్భావసోర్యంతమసావిధ్యస్మై దేవా ప్రాయశ్చిత్తిమయచ్ఛందస్యప్రథమంతమోపాఘ్నం సా విష్ణావిరభవద్యీయకం సా ఫల్గునీయ తృతీయకం సా బలక్షీరభ్యస్తాదపాకందం సా గర్భసాదమ భవత్యే దేవా అబ్రవందేవ పశుర్వా అయమం సమభూత్ కస్మా ఇమమాలప్స్యామహయ్య సవేతహ్యల్పా పృథివ్యా సీతజాతాపోషధయస్తామగిం వశామా నిత్యేభ్యక్కామాయాలభం జతతో వా అప్రసత పృథివ్యజాయంతౌషధయో యః కామయేద ప్రత్యయ పశుభ్యప్రత్యయాజాయేతామగిం వశామా నిత్యేభ్యక్కామాయానభేదా నిత్యానేవ సేవకా భక్తిస్వేన భాగధేయేనాపధావతిమైనం పృథయంతి పశుభ్యప్ర ప్రజయా జనయంత్యసావాదిత్యోహవ్యరోజత తస్మై దేవా స్వేన భాగజేనోపధావతిమేవాస్మిన్ మధ్యంతినే సగంహితామయేంద్రేగం సరద్యపరాణ్యే శ్వేతాంబాలహస్పత్యాంద్రే నివ ఆదిత్యస్య తేజాగంసి వసంతా ప్రాతగ్రేష్మే మధ్యంతినే ేవేజాగుంసిరుంధే సంవత్సరం వర్యాభ్యం దే సంవత్సరే బ్రహ్మవక్షసస్య ప్రదాత సంవత్సర ఏవాస్మే బ్రహ్మవక్షసం ప్రయచ్చతి బ్రహ్మవక్షస్యేవ భవతి గర్భిణయో భవంతి ప్రియం వై గర్భైంద్రియమేవాస్మిన్ దశతి సారస్పతి మే జీవానభేదేశ్వరో వాచోపదితో సన్వాచన్నవదేద్వాగ్వైరస్పతిరస్పతి మేవస్పేన భాగధే జేనోపధావతి సైవాస్మిన్ వాచం దధాది ప్రవదినా వాచోభవత్యపన్నదతి భవతి తస్మాన్మనుష్యా సర్వాం వాచం వదంత్యాగ్నేయం కృష్ణగ్రే భవానభేద సౌమ్యం భద్రం జ్యోగామయాగ్నిం వాహేతస్య శరీరం గచ్చతి సోమకం రసో యస్య జ్యోగామయత్యగ్నేరేవాస్య శరీరం నిష్కేనాది సోమాద్రసముదయతీనా సుర్భవతి జీవత్యేవ సౌమ్యం భభ్రుమానభేదాగ్నేయం కృష్ణగ్రీవం ప్రజాకామ సోమో వైరే దోధాగ్ర ప్రజానా ప్రజనయోమయేవాస్మైరే దోదధాగ్ఞ ప్రజా ప్రజనయతి విందజే ప్రజామాగ్నేయం కృష్ణగ్రీవమానభేద సౌమ్యం భద్రయ్యో బ్రాహ్మణో విద్యా మనోక్షణ విరోజేయో భవతి దశాయత్ సౌమ్యో బ్రహ్మవత్సంతేన కృష్ణగ్రీవాగ్నేయో భవతి తమయేవాస్మాదవహంతి శ్వేతో భవతి ఋతమేవాస్మిన్ దధాతి భద్ర సౌమ్యో భవతి బ్రహ్మవత్సమేవాస్మిన్ ఋషిం దధాత్యాగ్నేయం కృష్ణగ్రీవమానభేద సౌమ్యం బభ్రుమాగ్నేయం కృష్ణగ్రీవం పురోధాయాగ స్పర్ధమానాగ్నేయో వే బ్రాహ్మణ సౌమ్యో రాజన్యాభిద సౌమ్యమాగ్నేయో భవదస్తేజసైవ బ్రహ్మణో భయదో కాష్ట్రం పరిగృహ్ణాత్యే కథా సమావృంతే పురయేనందధతే దేవాసురాలేషు లోకేష్పస్పర్ధం దశలేతం విష్ణుర్వామనమపశ్యత్యగ్స్వాజై దేవతాయా ఆలభత తతో వై స ఇమాన్ లోకానభ్యదేద్వైష్ణవం వామనమాలభేత స్పర్ధమానా విష్ణురేవ భూత్వేమాన్ లోకానభిజయతి విషమాలభేద విషమాయి మహీమే లోకాః సమర్థ్యా ఇంద్రాయమన్యుమదే వనస్పతే నామం ప్రాసంగమానభేద సంగ్రామే దయ్య ఇంద్రేణ వై మన్యథా మనసా సంగ్రామం జయతేంద్రమేవ మన్యమందం మనస్పందస్వేన భాగేనోపధావతి సేవాస్మిన్నింద్రియం మన్యం మనో దాయకం సంగ్రామమింద్రాయ మరుత్పదే పుష్టి సక్షమానభేద గ్రామకామైంద్రమేవ మరుత్పందస్వేన భాగేనోపధావతి సేవాస్మి జాతాం ప్రయచ్చతి గ్రామ్యే భవతి యతి నైంద్రో ప్రశ్నస్తేన మారుతస్వర్ధ్యేమస్తాత్పశ్చిసక్షోభవతి పశ్చాదన్వసాయినేమేవాస్మే విశంకరోతి సౌమ్యం బభ్రుమాలభేతాన్నగామ సౌమ్యం వా అన్నగుం సోమమేవ స్వేన భాగధేయేనాపధావతిసేవాస్మా అన్నం ప్రయచ్చత్యన్నాదయేవభవతిభవత్తేతద్వా అన్నస్య రూపకం సమర్థ్యే సౌమ్యం బభ్రుమాలభేతయమలగం రాజ్యాయ సంతకం రాజ్యన్నాపనమే సౌమ్యం వై రాజ్యం సోమమేవ స్వేన భాగధేయేనాపధావతి సేవాస్మై రాజ్యం ప్రయచ్చత్యుపైనకం రాజ్యన్నమతి బభ్రుర్భవత్తేతద్వై సోమస్య రూపకం సమర్థ్యాంద్రాయ వృత్రతురేన రామం ప్రాసంగమామభేదగతశ్రే ప్రతిష్టాకామ పాత్మానమేవ వృత్రం తీర్త్వా ప్రతిష్టాం గచ్చతీంద్రాయాభిమానిజ్ఞేన రామం ప్రాసంగమానభేదయ పాత్మనాగహీత స్యాత్ పాత్మా వా అభిమానిరేంద్రమేవాభిమానిస్తేన భాగధేయేనోపధావతి సేవాస్మాత్ పాత్మానమభిమానిం ప్రణతులైంద్రాయ వజ్రిణేన రామం ప్రాసంగమానభేదయమలగం రాజ్యాయ సంతకం రాజ్యన్నాపణమేదింద్రమేవ వజ్రిణగస్తేన భాగధేయేనోపధావతి సేవాస్మై వజ్రం ప్రయచ్చతి సలేనం వజ్రభూత్యా ఇంధముపైనకం రాజ్యన్నమతి నామ ప్రాసంగో భవత్యేతత్వై వజ్రస్య రూపకం సమర్థ్యై